సూర్యో మా దేవో దేవేభ్య పాదు వాయురంతరిక్షాద్యజమానోగ్నిర్మా పాదు చక్షుషః రక్షసోమనామభిర్విధేమతే అహం పరస్తాదహమవస్తాదహం జ్యోతిషామితమో వవార యదంతరిక్షం తదు మే పితా భూదహగం సూర్యముభయతో దదృశాహం భూయాసముత్తమః సమానానామాసముద్రాదాంతరిక్ష ప్రజాపతిర్దిశ్చావజాతేంద్ర ప్రశ్నౌ తు మరుతో వర్షయంతోన్నం భయ పృథివీం భిందేదం దివ్యం నభః రుద్రో దివ్యస్య నో దేహీశా నో విసృజాదృతిం పశవో వారేతే యదాదిత్యగేష రుద్రోషధే ప్రాశాగ్నావాదిత్యం జుహోతి రుద్రాదేవ పశూనందర్దధాత్రిసోపోషధే స్వేవ పశూన్ ప్రతిష్ఠాపయతి కవిర్యజ్ఞస్య వితనో విపంథా నాగస్య పృష్టే అధిలోచనే దివః ఏన హవ్యం వహతి జాతి దూత ఇతః ప్రదేత అముతః సనీరాన్ యాస్తే విశ్వాస్తమిధస్తంతగ్నేయా పృథివ్యా బరిహిటి సూర్యేయాః తాస్తే గచ్చంత్వాహుతిం ఘృతస్య దేవాయతే యజమానాయ శర్మ ఆశాదానస్తు వీర్యగం రాజస్పోషగ్రస్వశ్విజం బృహస్పతినా రాజా స్వగాకృతో మహ్యం యజమానాయ తిష్ఠ సంతానక్యామిపరితాఘృతేన సంతానక్యామ్యపవోషధీభిః సంతానక్యామి ప్రజాహమద్యదాదీః క్షితాసనవో వాజమస్మే ప్రైతు బ్రహ్మణస్పత్నీ వేదిం వర్ణేన సీదతు అథాహమనుకామినే స్వే లోకే విషాయిష ప్రజలస్వాజగంతుపత్నీరుపసేది మా అగ్నేదవత్తదంభనమదభ్యాసో అదాభ్యం ఇమం విశ్యామి వరుణస్య వా సంయమబద్ధేత సవితా సుకేతః ధాతుశ్చయోనౌ సుకృతస్య లోకే శ్యోనం మే సహపత్యా కరోమి ప్రేక్ష్యుదే స్థిరస్య వామీరం భగ్నిస్తే బ్రహ్మయత్పది ధర్మధ్యం దదతాగం రుద్రావదృష్టాది యువానామమామాహిగం సే వసుభ్యో రుద్రేభ్యాదిత్యేభ్యో విశ్వేభ్యో వో దేవేభ్య పన్నేదినే గృహ్ణామి యజ్ఞాజవః పన్నేదినే సాదయామి విశ్వస్య విశ్వావతో వృష్టిజావతస్తవాగ్నే వామీరను సంద్రిషి విశ్వాహేతాగం సిధి యజ్ఞోని దేవేభ్యో యజ్ఞమధిరన్నస్మిన్ సంవతి యజమాన ఆధిర స్వాహాకృతా సముద్రేష్ఠా గంధర్వమాతిష్ఠతానో వాదస్య పద్మం నిడలీనిదాః అషట్కాలో వేగాయత్రిక్షిణత్తస్తేన సః పరాపతత్ స పృథివీం ప్రావిశత్సఖతిరాభవద్యస్య ఖాతిరస్తృవాభవతి ఛందసామేవరసేనావద్యతి సరసా అస్యాహుతయో భవంతి తదీరస్యామితో దివితో మాసేత్తంగారిత్ర్యాహరత్తస్య పర్ణవచ్చిద్యపర్ణపర్ణస్య పర్ణత్వయ్యస్య పర్ణమదీజుభవతి సహోమ్యాస్యాహుతయో భవంతి దేవా ఆహుదే దేవా వై బ్రహ్మన్న వదంతరత పర్ణముపాసన శుశ్రపావైనామయస్ పర్ణమీ జుహోద్భవతి పాపగ్రశ్లోకం శృణోతి బ్రహ్మ వై పర్ణోన్మరుతోన్నం విన్మారుతోస్వత్థోరస్ పర్ణమీ జుహోద్భవత్యాశ్వత్వ్రహ్మణైవాన్నమవరుంధేథో బ్రహ్మైవ విశ్వజ్యోహతి రాష్ట్రం వై పర్ణోమిడస్వత్థోరత్పన్న జుహోద్భవత్యాశ్వత్యవృద్రాష్ట్రమేవ విశ్వజ్యోహతి ప్రజాపతిర్వాజుహోత్సాయత్రాహుతి ప్రత్యతిష్టతో వికంకతముదతిష్టత్తర ప్రజా అసృజరయస్య వైకంకతి ధ్రువా భవతి ప్రత్యేవాస్యాహుతయస్తిష్టంత్యథో వైవజాయతరేతద్వై సృజాగం రూపయ్యస్తైవ గం రూపా సృజో భవంతి సర్వాణ్యేవేనగం రూపాణి పశూనాముపతిష్టంతే నాస్యాపరూపమాత్మం జాయతే. ఉపజామగృహీతోది ప్రజాపతయే త్వా జ్యోతిష్మదే జ్యోతిష్మంతం గృహ్ణామి యక్షాయక్షేవేభ్యోజ్యుభ్యస్తత్తాయుభ్యైంద్రజ్యేష్ఠేభ్యో వరుణరాజభ్యో వాతాభిభ్య పర్జన్యాత్మభ్యో దివే త్వాంతరిక్షాయ త్వాపేంద్రద్విషతో మనోపతిజ్యాసతో జక్ష్యపజో నో రాతీయతి సంజయి ప్రాణాయ ్యానాయ సదేస్తౌషధీభ్యో విశ్వేభ్యస్తూతేభ్యో ఇద ప్రజాక్షిద్రాజాయందరస్మై ప్రజాపతయే భూదావన్నే జ్యోతిష్మతే జ్యోతిష్మంతం జహోమి యజమానశ్చ దేవతామంతరితస్తస్యావృష్టే ప్రజాపత్యందసి గ్రహం గృహ్ణీరా ప్రజాపతిః సర్వా దేవతాభ్యదేవ నిన్నువాదే జ్యేష్ఠో వాత గృహ్యతే జ్యేష్ఠ్యమేవ గచ్చతి సర్వాసాం వాదేవతానాగం రూపం యదేష గ్రహో యశ్చైత గృహ్యతే సర్వాణ్యేవేన గుం రూపాణి పశూనాముపతిష్టంతమృహీతోది ప్రజాపతరే త్వా జ్యోతిష్మతే జ్యోతిష్మంతం గృహ్ణామేత్యాహ జ్యోతిరేణ సమానానాం కరోత్యగ్నిభ్యస్తత్తారిభ్యైత్యాహైతావతేర్వై దేవతాస్తాభ్యేవైనకం సర్వాభ్యో గృహ్ణాత్యపేంద్రద్విషతో మన ఇత్యాహ భ్రాతుర్వ్యాగృహ్యై ప్రాణాయ త్వా బాణాయ ేత్యాహ ప్రాణానేవ యజమానే దధాతి తస్మై త్వా ప్రజాపతయే భూతావన్నే జ్యోతిష్మతే జ్యోతిష్మందం జహోమేత్యాహ ప్రజాపతిః సర్వా దేవతాః సర్వాభ్యదేవైనం దేవతాభ్యో జహోత్యాజ్య గ్రహం గృహ్ణీనా తేజస్కామస్య తేజో వాజ్యం తేజస్వేవ భవతి సోమగ్రహం గృహ్ణీనా బ్రహ్మవర్చసకామస్య బ్రహ్మవర్చసం వై సోమా బ్రహ్మవర్చస్యేవ భవతి దశగ్రహం గృహ్ణీనా పశుకామస్యోర్వేదభ్యోర్పశమపూర్జైవాస్మానోర్జం పశోనవరుంధే ృంజనంతి విశ్వేర్యతేభవంతోమా స్వాదో స్వాధీర స్వాదునా సమతూషుమసుమసునాభియోధి ఉపజామగృహీతోది ప్రజాపతరే త్వాం గృహ్ణా మేఘతేజోది ప్రజాపతరే త్వా ప్రాణగ్రహాన్ గృహ్ణాేతావద్వా అస్తి గ్రహాస్తోపాశ్చందాగుంసి పృష్టాశోయావదేవాస్తివృందే జ్యేష్టారేతాన్మణా పురా విదావక్రంతస్మాత్రేతాగుం సర్వాదిశోభిజితా అభూమనిగస్యైతే గృహ్యంతే జ్యేష్ఠమేవ గచ్చత్యభిదిశో దేవి పంచ గృహ్యంతే పంచదిశ సర్వాస్వేవ దిక్ష్మధ్రువంతి ప్రాణా ప్రాణానేవమానేషు దశసి ప్రాయణీరే చోదహనీరేణ గృహ్యంతే ప్రాణా వై ప్రాణగ్రహా ప్రాణైరేవ ప్రయంతి ప్రాణైరుద్యంతి సమేహం గృహ్యంతే ప్రాణా వై ప్రాణగ్రహా ప్రాణేభ్యః ఖలు ప్రజాయంతి యద్వామదేవ్యోనేశ్చవతే దశమేహం వామదేవ్యోనేశ్చవతే దశమేహం గృహ్యంతే ప్రాణేభ్యదేవ ప్రజాయంతి దేవ్యాధియా భరత జాతవేదసం అవ్యానో రక్షతానుషవే అయముష్య ప్రదేవయోహోతా యజ్ఞాయ నీయతే రథోరయోరభీవతో ఘణీవాంగేతమనా అయమగ్రదృశ్యమృతాదివజన్మనః సహదశ్చిత్సీరాం దేవో దేవాతవే కృతః హిణాయాస్త్వాపదే వజన్నాభాపృథివ్యా అధి జాతవేదోనిధి మహ్యగ్నే అవ్యాయమోషవే అగ్నే విశ్వేభిస్మనేకదేవైరోర్ణావంతం ప్రథమస్తి దయోనిం కులాగినం ఘతవంతం సవిత్రే యజ్ఞన్న యజమానాయ సాధు సీతహోతస్వ లోకేతి కిత్వాన్ సాధనా యజ్ఞగుంసు కృతస్య గోనౌ దేవాన్హవిగానజాస్యగ్ని బృహద్యజమానేవ యోధాః నిరోదాహోదశదనేషోధీదివాగుమదత్సుదక్షః అదలబ్ధో వ్రత ప్రపచర్వసిక్షస్తహస్రం భరస్వతి జిహ్వో అగ్నిః తం దోతస్త్వమునః పరస్తాస్తంభస్యావిటభ ప్రణేత అగ్నేతోకస్య నస్తనే తనూ నామ ప్రయచ్చంతీద్యద్బోధి గోపాః అభిత్వా దేవతవిదరీశానం వార్యాణాం సదావన్ భాగమీమహే మహేద్యావ్ పృథివీజన ఇమై యజ్ఞం వివిక్షతాం విభృతాన్నాభరీమభిః పావగ్నే పుష్కరాదస్య సర్వాదిరమంథన మూర్ధ్నో విశ్వస్య పాశతః తముత్పాదద్యంగ్రిభిః పుత్రగీధే అథర్వణః ప్రత్రహణం పురందరం తముత్పాపాథ్యో వృషా సమీధేజస్యుహంతమం ధనంజయగుంరణేరణే ఉదబ్రువంతు జంతమముదగ్నిర్వృత్రహాజని ధనంజయోరణేరణే ఆయగుంహత్తేన ఖాదినకుం శిశిం జాతన్న బిభ్రతి విషామగ్నిగస్మద్భరం ప్రదేవం దేవవీతలే భరతావసువిత్తమం ఆశ్రేయో నౌరిషీదతు ఆజాతం జాతవేదసి ప్రియగుం శిశీతాతిథిం శోనా గృహపతిం అగ్నినాగ్నిస్తమిభ్యతే కవిర్గృహపతిర్యువా హవ్యవాజుక్వాస్యః ప్రగ్రహ్యగ్నే అగ్నినా విప్రో విప్రేణ సత సఖా సఖ్యాసమిధ్యసే తమ్మర్జయంత సుక్రతుం పురో యావానమాజిషు స్వేషుక్షయేషు వాజినం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాగం మహిమానస్తచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. ఓం. తృతీయకాండః సమాప్తః. చతుర్థకాండః ప్రారంభః. ఓం. ఇంజాల ప్రథమం మనస్తత్వాలి సవితాధియః అగ్నిం జ్యోతిర్నిచాయ్య పృథివ్యా అధ్యాభరత్ యుక్తాయమనసా దేవాన్ సువర్యతోధియాదివం బృహజ్యోతిఃకరిష్యతః సవితా ప్రసువాదితాన్ యుక్తేన మనసా వయం దేవస్య సవితుః సవే సువర్గేయాయశక్తైః ఇంజతే మన ఉదరింజతే ధియో విప్రావిప్రస్య బృహతో విపశ్చితః విహోర్దాదసేవయునామితే కయిన్మహీ దేవస్య సవితుః పరిష్టుతిః ేవాం బ్రహ్మ పూర్వం నమోభిర్విశ్వకార్యంతి పథ్యే వసూరాః శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్రాలయే ధామాని దివ్యాని తస్థుః యస్య ప్రజానమన్మన్యయజ్ఞయుర్దేవాదేవస్య మహిమానమర్చతః యః పార్థివాని మమేదరేతు సౌరజాగుంసి దేవః సవితామహిత్వనా దేవతవిదః పదువయజ్ఞం పదువయజ్ఞపతిం భగాయ దివ్యోగంధర్వః కేతన్నః పునాదు వాచస్పతిర్వాచమద్యస్పదాదినః ఇమన్నా దేవతవిదర్యజ్ఞం పదువదే వాయువగుం సఖివిదగుం సత్రాజితగుం సరజితగుం సువర్జితం పితాస్తోమగుం సమర్థయ గాయత్రేణ రథంతరం బృహద్గాయత్రవర్తనీ దేవస్తత్పాదవిదుఃపథవేష్ణాద్బాహుభ్యాష్ణాహస్తాభ్యాంగాయత్రేణ ఛందసాదలేంగిరస్పదభ్రిరసినారిరపిథివ్యాస్తదస్తాదగ్నిమురేషమంగిరస్పదాభరత్రేష్ణ ఛందనాదలేంగిరస్పద్భ్రిరసినారిరసిత్వయాభయంసస్థాగ్నిగుంసగేమఖనితం పురేష్యం జాగతేన ఛందసాదలేంగిరస్పద్భస్త ఆధాయత పితాభ్రయం హిరణ్యనే తయాజ్యోతిరజస్రమిదగ్నిం ఖాత్రేనాభరానుష్టుభేన త్వాచందదాదలేంగిరస్పదే ఇమామగర్భ్రం రసనామృతస్య పూర్వాదిదశేషుకవ్యా తయా దేవాసుతమాబభూవృతస్య నామం శరమానపంతే ప్రదోక్తం వాజిన్నాద్రమవరిష్ఠామను సంపతం దివితే జన్మ పరమమంతరిక్షేణాభిపృథివ్యామధియోనిః ఇంద్రాసాగుమ్రాతుభైవమస్మిరియామే వృషణ్వసు అగ్నిం భరంతమస్మయం యోగే యోగే తమస్తరం వాజే వాజే హవామహే సఖా ఇంద్రమూతయే ప్రతోర్వన్నేహ్యవక్రామన్నశస్తే రుద్రస్య గాణవత్యాన్మయో భూయేహి ఉర్వరంతరిక్షమన్విః స్వస్తి యవ్యో జలభయాని కృణ్వన్ ఓష్ణా సయుజా సహ పృథివ్యా స్వదచ్చాదగ్నిం పురేష్యమంగిరస్పదచ్చే యజ్ఞం పురేష్యమంగిరస్పదచ్చే మోగ్ఞం పురేష్యమంగిరస్పద్భరిష్యామోగ్ఞం పురేష్యమంగిరస్పద్భరామః అన్వగ్నిరుణసామగ్రమక్షదం మహాని ప్రథమో జాతవేదాః అనుసూర్యస్య పురుత్రా చ రశ్మేనృద్యా వా పృథివీ ఆతతానా ఆగత్య వాజ్యర్భనః సర్వామృధో విధూనుతే అగ్నిగం సశస్తే మహతి చక్షుషానితి కీటతే ఆక్రమ్య వాజన్ పృథివీమగ్నిమిచ్ఛరుతాత్వం భౌమ్యా వృత్వాజనో బ్రూహ్యతఃఖరామతం వయం యోస్తే పృష్టం పృథివీ తదస్థమాత్మాంతరిక్షం సముద్రస్తే యోనిః విఖ్యాయచక్షుషాత్వమభిదృష్టపదన్యతః ఉత్క్రామహతే సౌభగాస్మాదాస్థానాద్యవినోదావాజిన్ వయర్గస్యామతు మతో పృథివ్యాగ్నిం ఘనిష్యంత ఉపస్థే అస్యాః పునర్క్రమే ద్రవిణాదావాజ్యర్వాగస్తలోకం సుకృతం పృథివ్యాః తదఃఖనేమ సుప్రతీకమగ్నికం సుమోరుగాణాధినాక ఉత్తమే అపో దేవేరుపసృజమధుమతేర యక్ష్మాణ ప్రజాభ్యః తాసాగస్థానాదుర్జిహతామోషధయస్సు విప్పలాః జిఘర్మ్యగ్నిం మనసా ఘృతేన ప్రదిక్షంతం భువనాని విశ్వాః పృథంతిరష్టావయసా బృహంతం విదిష్టమన్నగం రభతం విదానం ఆత్వాదిఘర్మ్యపజదా ఘృతేన రక్షసా మనసా తద్యుషస్వ పర్యశ్రే స్పృహయద్వర్ణో అగ్నిర్నాభిమృశే తనుపాచలిషుషాణః పరిరాజపతి కవిరగ్నిర్హవ్యాన్యక్రమేద్ దశత్రత్రాని దాశుషే పరిత్వాగ్నేపురం వయం విప్రగం సహస్య ధీమహి ఋషర్దన్నం దివే దివే భేత్తారంభం గురావదః తమగ్నేర్భిస్తమాసు సుక్ష్మనిష్టమభ్యస్తమస్మనస్పరి సంవరేభ్యస్తమోషధేభ్యస్తం నృణాం నృపదే జాయతే శుచిః దేవస్యత్వాదమిదః ప్రసవే బాహుభ్యాం పోష్ణాహస్తాభ్యాం పృథివ్యా సదస్యగ్నిం పురేష్యమంగిరస్పత్ఖనామి జ్యోతిష్పందంతాగ్నే సుప్రతీకమజశ్రేణ భారునాదేద్యానం శివం ప్రజాభ్యోహికం సంతం పృథివ్యా సదస్యగ్నిం పురేష్యమంగిరస్పత్ఖనామి అపారం పృష్టమతి ప్రథాపూర్వగ్నిం పరిశరపరామపృష్టం వర్ధమానం మహాచ పుష్కరం దివో మాత్రయావరిణా ప్రశస్వ శర్మజస్థో వర్మజస్థో అచ్ఛిద్రే బహులే ఉభే బృహస్పతి సంవసాథాం భర్తమగ్నిం పురేష్యం సంవసాథాగం సువర్మిదా సమేతే ఉరసాత్మనా అగ్నిమంతర్భరిష్యంతే జ్యోతిష్పంతమజస్రమిత్ పురేష్యోతి విశ్వభరాః అథర్వార్త్వా ప్రథమో నిరమంథరగ్నే పామగ్నే పుష్కరాదర్శ సర్వా నిరమంథర మూర్ధా విశ్వస్య బాధతః తముద్వానద్యంగిషః పుత్రనీధే అథర్వణః ప్రగ్రహణం పురంతరం తముద్వా పాథ్యో వృషా సమేధే దస్యుహంతమం ధనంజయగం రణేరణే శ్రీదహోతస్వ లోకేజిత్వాన్ సాదయా యజ్ఞం సుకృతస్య యోనో దేవాహమిజాజాస్యగ్నే బృహద్యజమానేవ యోధాః ఇహోతాహోతృతమిదానస్తే జ్యోతే దివాగం అసదత్సుదక్షః అనర్థవ్రత ప్రమధర్మసిష్ఠ సహస్రం భరస్వరిజిహ్వో అగ్నిః సకంసీనస్వ మహాగం అసిశోచస్వదే వీతమః ప్రశస్తదలిశతం జలిష్వాహిలేన్యోగ్రే అన్నాగం హితో హితేష్ పరుషో బలేషు దమే దమే సప్తరత్నాదాహోతాన్ సంతే వాయుం మాతరిష్వాదాదోత్నాదేషదయ్యద్విష్టం దేవానాయ్యశ్చరతి ప్రాణసేన తస్మై చ దేవషణస్తుభ్యం సుజాతోజ్యోతిషా సహసర్మవరోధమాసరస్సువ వాచోణ్యే విశ్వరూపం సంయస్వపి భావసో ఉదతిష్టస్మద్భరావానో దేవ్యా కృపా దృశేత భాతా బృహతాసు శుక్మదినాగ్నేయాధిస్తిభిః ఊర్ధ్వపూషణభూతలే తిష్ఠా దేవోరథమితా ఊర్ధ్వపాదస్య సమితాయందర్వాగద్భిర్విహ్వజామహే సజాతో గర్భోదస్యోరగ్నే చాదుర్విభజవోషధీషు చిత్రశిశ్వరితమాగస్యక్తప్రమాతృభ్యో అధికరిక్కనద్దాః శిరోభవేడ్వంగాశుద్భవమాజర్వన్ పృథుర్భవ సుషదస్తుమగ్నే పురేణవాహన శివోభవ ప్రజాభ్యో మానుషేభ్యస్తమంగిరః మాత్యా వా పృథివీ అభిజోషోమాంతరిక్షం మా వనస్పతేన ప్రైతువాదే కణిక్రదన్నానసద్రాదభవత్వాః భరణ్యం పురేష్యం మా పాద్యాయుధః పురా రాసభోభాంకరిక్తత్సుయుక్తో విషణారథే సవామగ్నిం పురేష్యమాశుద్ధోతో వహాదిదః పురాగ్నిం విషణం భరన్నపాంగర్భగం సముద్రియం అర్ఘ్నాయాహివేతరతగం సత్యం ఓషధ ప్రతిగృహ్ణేతాగ్నిమేతగం శివమాయంతమభ్యత్ర యుష్మాన్ యస్యం విశ్వావతేరణాతేర్నిషేదన్నో అపదుర్మతిగం హరత్ ఓటదజ ప్రతిమోదర్ధమేన పుష్పావతే సురిపరాః అయం గర్భరిత్వజ ప్రత్నగం సహస్తమాసరత్ విపాజగా పుతునాశోషితానో బాధస్పద్భిజో రక్షసో అమీవాః శర్మణో బృహదః శర్మణి శ్యామగ్నేరహగం సుభవస్య ప్రణీతౌ ఆపోహిష్ఠామయో భువస్తానభూర్జే తథాతన మహేర్ణాని చక్షసే యోవ శివతమోరసస్తస్య భాజయతే హరః ఉషతేరివ మాతరః తస్మారంగమామభోజస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథా జనః మిత్రస్సకం సర్జ పృథివీం భూమిం చ జ్యోతిషాసః సుజాతం జాతమేతదమగ్నిం వైశ్వానరం విభం అయక్ష్మాయ త్వాతకం సృజామి ప్రజాభ్యః విశ్వే త్వా దేవాష్ంసుజంతానుష్ణుభేన ఛందదాంగిరస్పద రుద్రాః సంభృత్య పృథివీం బృహజ్యోతిః సమీధే తేషాం భానుశుక్రో దేవేషు రోచతే సగం దృష్టాం వసుభిరుద్రైర్ధీరైర్కర్మణ్యాం మృదం హస్తాభ్యాం మృద్రేం కృత్వాసిని బాలీకరోతు తాం శ్రీబాళీసుకపద్దాసుకురీరాస్వ పశా సాదుభ్యమదిదేమహోఖాంతధాతుభస్తయోః ముఖాంకరోదిశక్త్యా బాహుభ్యామదిదిర్ధియా మాతాపుత్రయ్యథోపస్థేషాగ్నిం విభక్తు గర్భా నభశ్చ శిరోదిరేజ్ఞస్య పదేస్థః పదవస్త్వాగణ్వంతు గాయత్రేణ ఛందదాంగిరస్పత్పృశివ్యతి రుద్రాస్త్వాగణ్వంతు త్రైష్ణుభేన ఛందదాంగిరస్పదంతరిక్షమస్యాదిత్యాస్త్వాగణ్వంతు జాగతేన ఛందదాంగిరస్పద్యౌరథి విశ్వే త్వాదేవాణ్వంతానుష్ణుభేన ఛందదాంగిరస్పద్విశోరిధ్రువాది ధారజామరి ప్రజాగం రాజస్పోషంగౌ భత్యగం సువేర్యగం సజాతాలేన ృణ్మలేమగ్నే తాం పుత్రేభ్యం ప్రాగచ్చరి శ్రవయాని వసవస్తాధూపయంతు గాయత్రేణ ఛందదాంగిరస్పద్రుద్రాస్తాధూపయంతు ప్రేత్తుపేణ ఛందదాంగిరస్పదారిత్యాస్తాధూపయంతు జాగతేన ఛందదాంగిరస్పద్విశ్వే త్వా దేవావేష్వానరాధూపయంతారట్టుపేణ ఛందదాంగిరస్పదింద్రస్తాధూపయత్వంగిరస్పద్విష్ణుస్తాధూపయత్వంగిరస్పద్వరుణస్తాధూపయత్వంగిరస్పదిరిస్తా దేవీ విశ్వదే ేవాదే పృథివ్యాస్తాదేవేర్విశ్వదేవ్యావదే పృథివ్యాస్తాదేవేర్విశ్వదేవ్యావదే ముఖాంపేమాభేదిే పరిదామ్యభిత్యై అభీమాం మహినాదివం మిత్రో బభూవధ ప్రధాః ఉదశ్రవసా పృథివీ మిత్రస్య చర్షణేశనో దేవస్య సానధిం ద్యుమ్నం చిత్రశ్రవస్తమం దేవస్వాదమితోద్మపదుపాణిస్వం గురి బాహుదసర్ప్యా అపద్యమానా పృథివ్యాశాలాపృణ ఉత్తిష్ట బృహదే భవోద్భాతిష్ట ధ్రువాత్వం వసవస్వాచ్ఛందంతు గాయత్రేణ ఛందదాంగిరస్పద్రుద్రాస్వాచ్ఛందంతు త్రైష్ఠేన ఛందదాంగిరస్పదారిత్యాస్వాచ్ఛందంతు జాగతేన ఛందదాంగిరస్పద్విశ్వే త్వా దేవా వైష్వానరాచ్ఛందన్వానష్ఠుభేన ఛందదాంగిరస్పద్ సమాస్వాగ్రతమోవర్ధయంతు సంవత్సరాషయోగాని సత్యా సమ్ దివ్యేన దీతి లోచనేన విశ్వాభాషి ప్రతిశ పృథివ్యా సంతేభ్య స్వాహాగ్నే ప్రతబోధయే నముచ్చతిష్ట మహతే సౌభగాయ మాచరిషు సప్తాదే అగ్నే బ్రహ్మాణస్తే కలః సంతుమాన్యే త్వామగ్నే వృణతే బ్రాహ్మణా ఇమే శివో అగ్నే సంవరణే భవానః సపత్న అభిమానయస్వే విరేగాగృహ్య ప్రయక్షన్ ఇహైవాగ్నే అతిసారణార్యం మాత్వా నిక్రం పూర్వచితో నికారిణ క్షత్రమగ్నే సుజమస్తుభ్యముపదత్తావర్ధనాందే అనిష్టితః క్షత్రేణాగ్నే స్వాయుస్స గౌరవస్త మిత్రేణాగ్నే మిత్రధేయే తస్వ జాతానా మధ్యమస్థాగిర్ధ్యాజ్ఞామగ్నే విహవ్యోదీదిహ అతినిహో అధిస్థితోత్తిమత్యరాదిమగ్నే విశ్వాక్యగ్నే దురితాదహస్మాథాస్మభ్యగం సమవీరాగం రయిందాః అనాధిష్యో జాతవేదా అనిష్ఠితో విరాడగ్నే క్షత్రభర్దీదిహ విశ్వాసా ప్రమంజన్మానుషేర్భిశివాభిరద్యపరిపాహినో వృధే బృహస్పదే సమితర్బోధనేన కంసగంసిరంజిత్ సంతరాగంసగంసి సాధి వర్ధనీనం మహతే సౌభగాయ విశ్వదేన మనుమనంతు దేవాః అమంత్రభోజాసయజ్ఞమస్య బృహస్పదే అభిషస్తేన మంచః ప్రత్యౌహతామశ్వినా మృత్యుమస్మాద్దేవానామగ్నేభిషజాసజీభిః ఉద్భయంతమసస్పది పశ్యంతో జ్యోతిరుత్తరం దేవం దేవత్రాథోర్గమగన్మజ్యోతిరుత్తమం ఓర్ధ్వాస్య సమిథో భవంతోర్ధ్వా సుప్రాథోదీకశ్యగ్నేః యుమత్తమా సుప్రదీకస్య సూనోః తనోన పారసులో విశ్వవేదా దేవో దేవేషు దేవః పథానక్తిమధ్వా ఘృతేన మధ్వాయజ్ఞం నక్షతే ప్రీణానో నరాశగుంసో అగ్నే సుమృద్దేవ సవితా విశ్వవారః అచ్చాయమే జితవదా ఘృతేనే దానో వన్యర్నమదా అగ్నిగ్రస్తుజోర్ధ్వనేషు ప్రయత్సు సయక్షతస్య ప్రిమానమగ్నే సయీ మంద్రాసు ప్రయసః పదుష్ఠే తిష్ఠో వదుధాతనశ్చ ద్వారో దేవీరన్వస్య విశ్వే కృతాతదంతే అగ్నేః పురువ్యజసోధాన్నాపత్యమానాః జోషణే దివ్యేన జోనాభుషా సానక్తమై యజ్ఞమవతామద్ధరన్నః దైవ్యాహోతారావోర్ధ్వమద్ధరన్నోగ్నేర్జిహ్వామభిగృణీతం కృతన్న స్పృష్టిం విశ్రో దేవేర్బలిహిరేదగం సహంది నాదరస్పతి భారతి బహిర్గ్నానా తన్నస్తురే మమద్భుతం పురక్షత్వష్టా సుభీరం కాయస్కోశం విశ్చతునాభిమస్మే వనస్పతేవసుజాగరాణస్మనా దేవేషు అగ్నిర్హవ్యగుంసమితాసూతజాతి అగ్నే స్వాహాగణిజాగవేరైంద్రాయ హవ్యం విశ్వే దేవాభిర్జంజుషంతా హిరణ్యగర్భస్తమవర్ధదాగ్రే భూతస్య జాతః పతిరేకాసీత్ సదాధార పృథివేంద్యాముదేవాంకస్మై దేవాయ హవిషా విధేమ యః ప్రాణతో నిమిషతో మహిత్వై గరిద్రా జాజగతో బభూవ యీషే అశ్చద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమ యాత్మదా పరదాయస్య విశ్వముపాసరే ప్రతిమయ్యస్య దేవాః యస్య ఛాయామృతయ్యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమ యస్యేమే హిమవంతో మహిత్వా యస్య సముద్రగూరసగాసాహు యస్యేమా ప్రతిశో యస్య బాహో కస్మై దేవాయ హవిషా విధేమ క్రంగసి అవతారస్తభానే అభ్యేక్షేతాం మనసారేజమానే యత్రాధిదోరముదితవ్యేదికస్మై దేవాయ హవిషా విధేమ ఏనద్యోరుగ్రా పృథివీచ దృఢేయేన సువస్తభితయ్యేన నాగః యో అంతరిక్షే రజసో విమానః కస్మై దేవాయ హవిషా విధేమ ఆపోహయన్ మహతేర్విశ్వమాయం దక్షందసానా జనయంతేరగ్నిం తతో దేవానాం నిరవర్తతాదులేఖ కస్మై దేవాయ హవిషా విధేమ యశ్చిదాపో మహినా పర్యపశ్చద్దక్షం దధానా జనయంతేరగ్నిం యో దేవేష్మభి దేవేకాసీత్ కస్మై దేవాయ హవిషా విధేమ ఆకూతిమగ్నిం ప్రీతజ్ఞస్వాహా మనోమేధామగ్నిం ప్రీతజ్ఞస్వాహా చిత్తం విజ్ఞాతమగ్నిం ప్రీతజ్ఞస్వాహా వాచో విధతిమగ్నిం ప్రీతజ్ఞస్వాహా ప్రజాపతదేవనమే స్వాహాగ్నేవైశ్వానదాయ స్వాహా విశ్వే దేవస్య నేతుర్మత్వా వణేత సఖ్యం విశ్వే రాజగిరుద్ధ్యుమ్నం వణేత పుష్యతే స్వాహా మాసుభిత్సా మాసుషో త్రిగుభస్త వీణయస్పదు అంబధిష్ణువీరయస్వాగ్భిశ్చేదం కరిష్యథ రఘుంహస్తదేవ పృథివీస్వస్తయా మాయా స్వధయా కృతాది దుష్టం దేవానామిదమస్తు హవ్యమరిష్టా త్వముదిః యజ్ఞే అస్మిన్ మిత్రైరాముఖాంతపైషామాభేది ఏతాంతే పరిదదామ్యభిత్యై ద్వన్నః సర్పిరాశుచః పుత్రోః తావరేణ్యః సహసస్పుత్రో అద్భుతః పరస్య అధిసంభతో వరాగం అభ్యాతర యత్రాహమస్మితాగం అవ పరమస్యాపరావతో రోహితస్వరిహారిః పురేష్యపురప్రియోగ్నేత్వంతరామృతః శ్రీరత్నం మాతురస్యాముపస్థే విశ్వాహాన్యజ్ఞవజనాని విద్వాన్ మైనామద్రిషామాతపసాభిజ్యోతితోంతరస్యాగం శుక్రజ్యోతిర్విభాహి అంతరగ్నే రుదాత్మముఖాలే సదనే స్వే తస్యాత్మగుంహరసాతమంజాతమేద శివో భవ శివో భోక్త్వామక్ష్యమగ్నేథోదేన శివస్పం శివాకృత్వాని సర్వాః స్వాయోని విహాసనః యదగ్నేనానికాని చాతే దారుణి దధ్వసి తదస్తుతుభ్యమద్భుతంతర్జునస్వజమిష్ఠ యదత్యుపజిహ్మికాయద్వమ్రోహతి సర్పది సర్వంతరస్తుతే ఘతం తద్యుషస్వజమిష్ఠ రాత్రికం రాత్రిమప్రజాతం భవంతో శ్వాహేమ తిష్టతే ఘాసమస్మై రాజస్తోషేణ సమిషామదంతోగ్నేవాదే ప్రతివేశారిషామ నాభావృథివ్యాః సమిధానమగ్నిం రాజస్తోషాయ విభతే హవామహే ఇరం మదం బృహదుత్థైర్మం చేతారమగ్నిం పతనాదుదాదహిం యాస్సేన అభేత్పరేణా వ్యాధినేరువణా ఉదా ఏస్తాగస్తే అగ్నేస్తాభ్యాం మలిం భ్రోంజంభేస్తస్కరాగం ఉత హనోభ్యాగస్తేనాం భగవస్తాగస్తం ఘాతసుఖాదితాన్ ఏ జనేషు మలిం భవస్తేనాదస్తస్కరావనే ఏ దక్షేష్మఘాయవస్తాగస్తే తథామిదం భయోః యో అస్మభ్యమరాధీయాద్యశ్చ నోద్వేషతే జనః నిందాద్యో అస్మాన్ దిప్సాచ్చ సర్వంతం అస్మసాకురు సగంషితం మే బ్రహ్మ సగంషితం వీర్యం బలం సగంషితం క్షత్రం జిష్ణుజస్యాహమస్తి పురోహితః ఉదేరాం బాహువతిరముద్వర్చబుదూబలం క్షిణామి బ్రహ్మణామిత్రానున్నయామి స్వాగుం అహం ధ్యానోష్మగుర్వ్యాద్యోర్వర్ణమాశ్రియదానః అగ్నిరమృతాభవద్వయోభిర్యదే నంద్యౌరజనయత్సురేతాః విశ్వారూపాణి పతిముంచదే కవిః ప్రాసావే భద్రం దిపదే చతుష్పదే వినాగమక్షత్సమితావరేణ్యోన ప్రజానముషసో విరాజతి నక్తోషా సా సమనసా విరూపే ధాపలేతే శిశుమేకగం సమేతి ద్యాభాక్షామా రుక్మ అంతర్విభాతి దేవా అగ్నిం ధారయంద్ర వినోదాః సుపర్ణోసి గరుత్మా త్రివృత్తే శిరోగాయత్రం చక్షుస్తోమ ఆత్మా రామతే తనోర్వామదేవ్యం బృహద్రథం తలే పక్షౌ యజ్ఞాయజ్ఞం పుచ్చం ఛందాగస్యంగానిధిష్ఠయా శభాయజోగుం శినామ సుపర్ణోసి గరుత్మాం దివం గచ్ఛ శుభపదా అగ్నేయజ్ఞమద్ఫలం విశ్వదః పరిభూరసి స యద్దేవేషు గచ్చతి సోమయాస్తే మయోభువ భూతయః సంతి దాశుషే తాభిర్నోవితా భవ అగ్నిర్మూర్ధా భువః త్వన్నః సోమయాతే ధామాని తత్సపితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్ అజిత్తేయచ్చ క్రమాదే వేదనే దీనైర్దక్షే ప్రభూతి పూరుషత్వతః దేవేషు చ సవితర్మానుషేషు చత్వన్నో అత్ర సుమతాధనాగసః చోదరిత్రే సోనృపాణాం చేధంతే సుమతీనాం యజ్ఞం దధే సరస్వతి ఆవీరవీ కన్యా చిత్రాయ సరస్వతి వీరవక్లే ధియం ధాత్ నాభిరక్షద్రగుం శరణగుం సజోషాదురాధరణం కృణతే శర్మయగుం సత్ పూషాగా అన్వేతునః పూషారక్షత్వర్వతః పూషావాజగుం సనాతునః శుక్రంతే అన్యద్యజయంతే అన్యద్విషులోకే అభనేద్యౌరివాసి విశ్వాహి మాయా అవధిస్వధావో భద్రాతే పూషం విహరాదిరస్తు ఏ వద్భంత స్ఫుతమసో మహిత్వానాగంతస్థులుగక్తిరేసదః పిష్టర్యద్ధావద్భృషణం మదచ్యుతం వయోనసీదన్నసి పరిగిటి ప్రియే ప్రచిత్రమర్కం కృణతే తురాయ మారుతాయ స్వతవతే సవద్భం ఏ సహారుం సిదహతాదహంతే రేజతే అగ్నే పృథివీ పకేభ్యః విశ్వే దేవా విశ్వే దేవాః యావాన పృథివీ ఇమగం సిద్ధ్రమద్యతి విస్పృశం యజ్ఞం దేవేషు యక్షతాం ప్రభోర్వదే పితరానుభ్యదేభ్యక్రణద్ధకుంసేతస్యాద్యాపృథివైర్వేదజనేనయాకంబిపాంబరోధనం అగ్నిగ్రస్తోమేన బోధయత విధానో అమర్త్యం హవ్యాదేవేషు నో దధతే సహ వ్యవాణమర్త్యపుషిగ్దూతశ్చ నోహితః అగ్న్యర్థినా సమృణ్వతి శర్ణా భవంతు వాజే వాజే కృష్ణ. విష్ణోక్రమాహాగాయత్రం ఛందారోహ పృథివీ మన విక్రమస్తు నిర్భక్త సయం విష్ణో విష్ణాక్రమాస్తిహాత్రేష్ఠుభం ఛందారోహాంతరిక్షమన విక్రమస్తు నిర్భక్త సయం విష్ణో విష్ణాక్రమాస్య రాజీయతో హంతా జాగతం ఛందారోహది భవన విక్రమస్తు నిర్భక్త సయం విష్ణో విష్ణాక్రమోది శత్రువు యతో హంతానుష్ఠు పంచందారో హదిశో నిక్రమస్వ నిర్భక్త స్వయం దుష్మ అక్రందదగ్నిస్తనయన్ నిపద్యో క్షామాగేరిహద్దీరుధస్త మంజన్ సర్జోది జ్ఞానోదిహి విద్ధో అక్షదారోదసీ భానునా భాత్యంత అగ్నేభ్యావర్తిన్నభినావర్త స్వాయుగావర్త సా సంజ్ఞా మేధయా ప్రజనాధనేన అగ్నే అంగిరశతంతే సంపావృతః సహస్రం తమపావృతః తాసాం పోషస్య పోషేణ పునర్నో నష్టమాగధి పునర్నో రయిమాగధి పునరోజ్యానివర్తస్త పునరగ్నైషాయుషా పునర్నః పాహి విశ్వతః సహరయ్యానివర్తస్వాగ్నే బింబస్వధారయా విశ్వత్సృజా విశ్వతస్పరే ఉదుత్తమం వర్ణమాశమస్మదవాధమం విమధ్యమగ్నిశ్రథాయ అథా వయమాదిత్యవ్రదేదవానాగసో అధితరే శ్యామ ఆత్మాహారిణమంతరభోర్ధ్వస్తిష్ఠాదిచాచలిః విజస్పాదర్వాంఛం తస్మిన్ రాష్ట్రపతిశ్రయ అగ్రే బృహం నృషదా మూర్ధ్వో అస్థాన్యర్జగ్నివాంతమసోర్జ్యోతిషాగార్ అగ్నిర్భాదురాజాతో విశ్వాసద్మాహ్యప్రాహ శ్రీదత్తం మాధురస్యా ఉపస్థే విశ్వాహ్యజ్ఞే వైనాన్ విద్వాన్ మైనామర్చామాదపదాభిజోదితోంతరస్యాగం శుక్రజ్యోతిర్విభాహి అంతరగ్నే రుదాత్మముఖాలే సుదనేస్మే తస్యాత్మకం హరసాదవం జాతవేద శివో భవ శివోహోత్మహ్యమగ్నేథోచేత శివస్వం శివాకృత్వాదిశ సర్వాస్వాయ్యోని విహాసద హగుంసస్సు విదర్మధురంతరిక్షసద్ధోతాసద్రిషద్వరసదృతసర్జోమృతమద్జా గోజారుతజా ఋతం బృహదే